కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే సప్తమ ప్రశ్న ప్రారంభ. అగ్ని చిరుతే చిరుతా ఆ దేవతాభ్యేవతాభ్యోష్యతే ఉచ్యతే పాపీయాన్ పాపీయాన్ భవతి యథాదేవతమిభ్య ఆవిశ్యతే వసీయాన్ వసీయాన్భవతి భవత్యాగ్నేయ్యా ఆగ్నేయ్యా గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమా ప్రథమాం చితిమభి అభివృషేత్ వృషేత్ష్టుభా ద్వితీయా ద్వితీయాం జగత్యా జగత్యా తృతీయా తృతీయామదృష్టుభా అదృష్టుభా చతుర్థీం అదృష్టుభేద్భా చతుర్థీం పంక్త్యా పంక్త్యా పంచమీ పంచమీ యథాదేవతం యథాదేవతమేవతమితి యథాదేవతం ఏవాగ్ని అగ్నించినుతే చినుతేన దేవతాభ్య ఆవృశ్యతే దృశ్యతే పాపీయాన్ అసీయాన్ భవతి భవతీడాయై ఇడాయైవేషా ఏషా విభక్తి విభక్తి పశవ విభక్తిరితి విభక్తి పశవ ఇడా ఇడా పశుభి పశుభిరేనం పశుభిరితి పశుభి ఏనం చినుతే చినుతేజ యో వై వై ప్రజాపతే ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతి ప్రజాపతే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్ని చినోతి చినోతి నార్తిమ్ ఆర్తిమా ఆర్చతి ఇచ్చత్యశ్వౌ అశ్వావభిద అభిదస్తిష్టేదాం తిష్టేదాం కృష్ణ కృష్ణ ఉత్తరద ఉత్తరద శ్వేత ఉత్తరదరిద్యుదరద శ్వేతో దక్షిణ దక్షిణస్థౌ తావాలభ్య ఆలభ్యేష్టకా ఆలభ్యేద్యాలభ్య ఇష్టకా ఉద ఉపదధ్యాద్ ఏదద్వై వై ప్రజాపతే ప్రజాపతే రూపం ప్రజాపతే ప్రజాపతే రూపం ప్రజాపత్య ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేది ప్రజాపత్య అశ్వ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ ప్రజాపతే ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతేది ప్రజాపతే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్ని చినోతి చినోతి నార్తిమ్ ఆర్తిమా ఆర్చరి పచ్చేతద్ ఏతద్వై వాన్న అన్నో రూపం రూపేత శ్వేతోశ్వ అశ్వో రాత్రి రాత్రి కృష్ణ కృష్ణ ఏతద్ ఏదన్న అన్నో రూపం రూపేత్ష్టకా ఇష్టకా రాత్రి రాత్రి పురీషం పురీషమిష్టకా ఇష్టకా ఉపధాస్యన్ ఉపధాస్యన్ శ్వేతం ఉపధాస్యన్నిత్యుపధాస్యన్ శ్వేతమశ్వం అశ్వమభి అభివృషేద్ వృషేత్పురీషం పురీషముపధాస్యన్ ఉపధాస్యన్ కృష్ణం ఉపధాస్యన్నిత్యుపధాస్యన్ కృష్ణమహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహోరాత్రాభ్యాం ఏనం ఏనం చుదే చుదే హిరణ్యపాత్రం హిరణ్యపాత్రం మధో హిరణ్యపాత్రమితి హిరణ్యపాత్రం అధో పూర్ణం పూర్ణం దాదివ్య అసభ్యో సాని అసానీతి ఇది సౌర్యా సౌర్యా చిత్రవత్యా చిత్రవత్యావ చిత్రవత్యేది చిత్రవత్యా అవేక్షతే ఈక్షతే చిత్రం చిత్రమేవ ఏవతి భవతి మధ్యం దినే మధ్యం దినేశ్వం అశ్వమువ అవర్ఘ్రావయతి ఘ్రావేద్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యేంద్ర ఇంద్ర ఏష ఏష ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేది ప్రజాపత్య అశ్వస్థం సమేవ ఏ సాక్షాద్ సాక్షాద్ధ్నోతి సాక్షాది సాక్షాద్ బధ్నోతిధ్నోతి తామగ్నే అగ్నే వృషభం వృషభం చేకితానం చేకితానం పునః పునర్యువానం యువానం జనగన్ జనగన్నుపాగాహం ఉపాగామిత్యుపా ఆగాహం అస్థూరిణ గారహపత్యాని గారహపత్యాని సంతు గారహపత్యాని విగారహపత్యాని సంతు విగ్మేన విగ్మేన నః మో బ్రహ్మణ బ్రహ్మణాసం సగం శిషాది శిషాదీతి శిషాది అశవో వై వా ఏతేష్టకా ఇష్టకాశ్చిత్యాంజిత్యాంజిత్యాంజిత్యాషభం చిత్యాంజిత్యాంజిత్యాంజిత్యాం ఋషభమువ ఉపదధాది దాతి మిథునం మిథునమేవ ఏవాస్య తస్యతత్ తద్యజ్ఞే యజ్ఞే కరోతి కరోతి ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ ప్రజననాయేది ప్రజననాయ తస్మాద్యూథే యూథే యూథే యూథ ఋషభ యూథే యూథ ఇది యూథే యూథే ఋషభ ఇది ఋషభ సంవత్సరస్య ప్రతిమా సంవత్సరస్యేతి సంవత్సరస్య ప్రతిమాన్యా ప్రతిమామితి ప్రతిమా యాన్ రాత్రి రాత్రిపాసతే ఉపాసతేసతే ప్రజాం సువీరాహం ప్రజామితి ప్రజా సువీరాహం కృత్వా సువీరామితి సువీరాహం కృత్వా విశ్వం విశ్వమాయు ఆయుర్వి యశ్నవర్ అశ్నవరిత్యశ్నవర్ ప్రజాపత్యామేతాం ప్రజాపత్యామితి ప్రజాపత్యాం ఏతాముప ఉపదాది దాతీయం ఇయం వైసా ఏషైకాష్టకా ఏకాష్టకాయత్ ఏకాష్టకేత్యేకాష్టకా యదేవ ఏకాష్టకాయాం ఏకాష్టకాయామన్నం ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం అన్నం క్రియతే తత్ తదేవ ఏతయా ఏతయావ అవరుంధే రుంధయేషా ఏషా వై వై ప్రజాపతే ప్రజాపతే కామదుఘా ప్రజాపతేరది ప్రజాపతే కామదుఘాతయా కామదుఖేతి కామదుఘా అయైవ ఏదయమాన యజమానో అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే అగ్నిం దుహే దుహేయేన ఏన దేవా దేవాజ్యోతిష జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్ ఉదాయనయన ఉదాయన్యుదాయన్ ఏనాదిత్యా ఆదిత్యావసవ అసవోయన ఏన రుద్రా రుద్రాయిరుద్రా ఏనాంగిరస అంగిరసో మహిమానం మహిమానమానశో ఆనశుస్తేన ఏనైతు ఏతయమాన యజమాన స్వస్తి స్వస్తి స్వస్తి స్వర్గాయ వై స్వర్గాయేతి సువహాగాయ ఆేష లోకాయ లోకాయ చీయతే చీయతేజత్ని అగ్నిర్యేణ ఏన దేవా దేవాజ్యోతిష జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్ ఉదాయన్నితి ఉదాయన్నిత్యుదాయన్ ఇత్యుక్షం ఉక్షగుంసం తమింధే ఇంధరిష్టకా ఇష్టకా ఏవైతా ఏతా ఉప ఉపధత్తే ధత్తే వానస్పత్యా వానస్పత్యాస్సు వర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేవి సువహాగస్ లోకస్ సమష్ట్యై సమష్ట్యై శతాయుధాయ సమష్ట్యాయుధం అష్ట్యై శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయేతి శతాయుధాయ శతవీర్యాయ శతోదయే శతవీర్యాయేతి శతవీర్యాయ శతోదయే అభిమాదిషాహే శతోదయేతి శతాభూతయే అభిమాదిషాహైత్యభిమాదీసాహే శతయోన అశరద శరదో అజీతాన్ అజీతానింద్ర ఇంద్రో నేషత్ నేషదతి అతి దురితాని దురితాని విశ్వా దురితానీతి దుహోమితాని విశ్వే విశ్వా ఏ చర చర పథయ పథయో దేవయానా దేవయానా అంతరా దేవయానా ఇది దేవాయానా అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ బియంతి ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ బియంతీతి బీజంతి తేషాయ యో అజ్యాని అజ్యానిమజీతి అజీతిమావహాత్ ఆవహాత్తస్మై ఆవహాదిద్యా ఆవహాత్ తస్మైన మహోదేవా దేవా పరి పరిదత్త ప్రత్యేహ ఇహ సర్వే సర్వైతి సర్వే గ్రీష్మో హేమంత హేమంత ఉత ఉతన నో వసంత వసంత శరద్ శరద్వరుషా వరుషా సువితం సువితన్న నో అస్తో అస్తిత్యస్తో తేషామృతూనాం ఋతూనాగం శతశారదానాం శతశారదానాం నివాతే శతశారదానామితి శతశారదానాం నివాతయేషాం నివాతయితి నివాతే ఏషామభయే అభయే శ్యామ శ్యామేతి శ్యామ ఇదివత్సరాయ పరివత్సరాయ ఇదివత్సరాయేతి ఇదివత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ పరివత్సరాయేతి పరివత్సరాయ సంవత్సరాయ కృణత సంవత్సరాయేతి సంవత్సరాయ కృణత బృహత్ బృహన్నమ నమతి నమ ఏషాం వయమ్ వయం సుమతౌ సుమతౌ యజ్ఞయానా సుమతావితి సుమతౌ యజ్ఞయానాం జ్యోగ జ్యోగజీతా అజీతా అహతా అహతా శ్యామ శ్యామేతి శ్యామ భద్రాన్న నశ్రేయ శ్రేయస్సం సమనైష్ట అనైష్టదేవా దేవాస్వయా తయావసేన అవసేన తమ్ సమశీమహి అశీమహి త్వేది సన ఓ మయోభూ మయోభూ పితో మయోభూరితి మయ భూ పితో ఆ పితో ఇది పితో ఆ విశస్వ విశస్వ శం శం తోకాయ తోకాయ తనువే తనువే శ్యోన శ్యోన ఇది శ్యోన అజ్యాని వేతా ఏతా ఉప ఉపదాది దాత్యేతా ఏతా వై వై దేవతా దేవతా అపరాజితా అపరాజితాస్తా అపరాజితా వ్యపరాజితా తా ఏవ ప్రవిశది విశదిన నైవ జీయతే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది యదర్ధమాసా అర్ధమాసా మాసా అర్ధమాసా ఇత్యర్ధమాసా మాసా ఋతవ ఋతవ సంవత్సర సంవత్సర ఓషధీ సంవత్సర ఇది సంవత్సర ఓషధీ పచంది పచంద్యథ కథకస్మాత్ తస్మాదన్యాభ్యన్యాభ్యో దేవతాభ్యేవతాభ్య ఆగ్రయణం ఆగ్రయణి నిరుప్యతే ఉప్యతేత ఉదజయన్ ఉదజయనయత్ ఉదజయన్నిజయన్ యదృతుభ్య ఋతుభ్యో నిర్వపేత్ ఋతుభ్యేతృభ్య నిర్వపేద్దేవతాభ్య నిర్వపేది నిహివపేత్ దేవతాభ్య సమదం సమదం దభ్యాత్ సమదమిది సామదం దభ్యాదాగ్రయణం ఆగ్రయణం నిరుప్య నిరుప్యేతా నిరుప్యేతి నిహీరుప్య ఏతా ఆహుతీ ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతి జుహోత్యర్ధమాసాన్ అర్ధమాసానేవ అర్ధమాసానిత్యర్ధమాసాన్ ఏమాసాన్ మాసానృతోన్ ఋతోన్ సంవత్సరం సంవత్సరం ప్రీణాది సంవత్సరమిది సంవత్సరం ప్రీణాదిన దేవతాభ్యేవతాభ్య సమదం సమదం దాది సమదమితి సామదం దాది భద్రాద్ భద్రాన్న నశ్రేయ శ్రేయస్సం సమనేష అనేష్టదేవాహ హుతాద్యాయ హుతాద్యాయ యజమానస్ హుతాద్యాయేతి హుతాద్యాయ యజమానస్యాపరాభావాయ అపరాభావాయేత్యపరాభావాయ ఇంద్రస్ వజ్ర వజ్రోసి అసి వార్త్రఘ్న వార్త్రఘ్నస్తనూపా వార్త్రఘ్నైతి వార్త్రాఘ్న తనూపాన తనూపా ఇది తనూపా న ప్రతిస్పశ ప్రతిస్పశ ఇది ప్రతిస్పశ యోన న పురస్తాద్ పురస్తాద్దక్షిణత దక్షిణత పశ్చాద్ పశ్చాదుత్తరద ఉత్తరతో ఘాయో ఉత్తరదరత అఘాయురభిలాసతి అఘాయురిత్యఘాయో అభిలాసత్యేతం అభిలాసతీత్యభిలాసతి ఏతగం సహ సోష్మానం అశ్మానమృచ్చదు పృచ్చత్తిచ్చదు దేవాసురా సంయక్తా దేవాసురా ఇది దేవాసురా సంయక్తా ఆసన్ సంయక్తా ఇది సంయక్తా ఆసన్ ఏసురా అసురాదిభ్య దిభ్య దిగ్భైతి దిగర్భ్య ఆబాధంత అబాధంత తాన్ తాన్ దేవా దేవాశ్వా ఇష్వాచ వజ్రేణ వజ్రేణ చాప అపానదంత అనుదంతయత్ యద్వజ్రిణీ వజ్రిణీరుపదధాది ఉపదధాతీశ్వా ఉపదధాతీర్థిపాదధాది ఇష్వాచ చైవ ఏవద్వజ్రేణ వజ్రేణ చజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానప అపనుదతే ఉదతే దిక్షు దిక్షూప ఉపదధాది దాది దేవపురా దేవపురా ఏ దేవపురా ఇది దేవపురా ఏతా ఏతాస్తనోపానీ తనోపానేస్పరి తనోపానీరిజి తనోపానీ పర్యూహతే ఊహరే అగ్నావిష్ణు అగ్నావిష్ణు సజోషస అగ్నావిష్ణు నిత్యగ్నావిష్ణు సజోషసేవా సజోషసేతి సజోషస ఇమావర్ధంతు వర్ధంతు వాహం వాంగిర గిర ఇది గిర యుమ్నైర్వాజేభి వాజేభిరా ఆగతం గతమితి గతం బ్రహ్మవాదినా వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది యత్ యన్న దేవతాయై దేవతాయై జుహ్వతి జుహ్వత్రిః అథ కిం దేవత్యా కిం దేవత్యా వసోః కిం దేవత్యేతి కిం దేవత్యా వసోర్ధారా ధారేతి ఇత్యగ్నిః అగ్నిర్వసుః వసుః సస్య తస్యైషా ఏషా ధారా ధారా విష్ణుః విష్ణుర్వసుః వసుః సస్య తస్యైషా ఏషా ధారా ధారాగ్నా వైష్ణవ్యా ఆగ్నా వైష్ణవ్యర్చ ఆగ్నా వైష్ణవ్యేత్యాగ్నా వైష్ణవ్యా రచావసో అసోర్ధారా ధారాం జుహోది జుహోది భాగభేదేన భాగభేదేనైవ భాగభేదేనేతి భాగభేదేన ఏవైనౌ ఏనౌ సమ్ సమర్థయతి అర్థయత్యసో అథో ఏతాం అథో ఇత్యసో ఏతామేవ ఏవాహుతిం ఆహుతిమాయతనవతీం ఆహుతిమిత్యాహుతిం ఆయతనవతీం కరోతి ఆయతనవతీమిత్యాయతనవతీం కరోతి యత్కామ యత్కామేనా యత్కామయ్యత్కామ ఏనా జుహోతి జుహోతి తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధే రుద్ర రుద్రో వి వా ఏష ఏష యత్ యదగ్ని అగ్నిస్త తస్యైతే తనవో ఏతే తనవో ఘోరా ఘోరాణ్యా అన్యా శివా శివాణ్యా అన్యాయత్ యతరుద్రీయం శతరుద్రీయం జుహోతి శతరుద్రీయమితి శతరుద్రీయం జుహోదియా యైవ ఏవాస్య తస్య ఘోరా ఘోరాతనో తనోస్తాం తాం తేన శమయతి శమయతి యత్ యద్వసో వసోర్ధారాణ ధారాణ జుహోతి జుహోదియా యైవ ఏవాస్య తస్య శివా శివాతనో తనోస్తాం తాం తేన ప్రీణాది ప్రీణాదియ యో వై వై వసో వసోర్ధారాయై ధారాయై ప్రతిష్టా ప్రతిష్టా వేద ప్రతిష్టామయ ప్రతిష్టా వేద ప్రతి ప్రత్యేవతిష్టతి తిష్టతి యదార్జ్యం ఆర్జ్యముచ్చిష్యేత ఉచ్చిష్యేత తస్మిన్ ఉచ్చిష్యేతేచ్యుష్యేత తస్మిన్ బ్రహ్మోదనం బ్రహ్మోదనం వచేత్ బ్రహ్మోదనమిది బ్రహ్మోదనం వచేత్తం తం బ్రాహ్మణా బ్రాహ్మణశ్చత్వార ప్రాశ్నీయు అశ్నీయుష వై వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానరో యద్బ్రాహ్మణ బ్రాహ్మణ ఏషా ఖలు ఖలు వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియాతనో తనో యద్వైశ్వానర ఐశ్వానర ప్రియాం ప్రియామేవ ఏనా ఏనాతనువాం తనువాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి చతస్ర చతస్రో ధేనో ధేనోర్ద్రవ్యాద్రవ్యాభిరేవ ఏజమాన యజమానో అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే అగ్ని అగ్నిం దుహే దుహ ఇది దుహే శక్తిం జుహోమి జుహోమి మనసా మనసా ఘతేన ఘతేనేది ఇత్యాహ ఆహాదాభ్యా అదాభ్యా వై వై నామ మామేషా ఏషాహుతి ఆహుతిర్వైశ్వకర్మణి ఆహుతిరిద్యాహుతి వైశ్వకర్మణిన వైశ్వకర్మణీతి వైశ్వకర్మణి నైనం ఏనం చిత్యానం చిత్యానం భ్రాతృవ్య భ్రాతృవ్యో లభ్నోతి లభ్నోత్యథో అథో దేవత ఆహ అథో ఇత్యథో దేవత ఏవాత అవగంధే గంధేగ్నే అగ్నేతం తమద్య అద్యేతి ఇది పంగ్యా పంగ్యాజుహోతి జుహోతి పంగ్యా పంగ్యాహుత్యా ఆహుత్యా యజ్ఞముఖం ఆహుత్యేత్యాహుత్యా యజ్ఞముఖమా యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఆరభతే రభతే సప్త సప్తే తే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధ ఇది సంయుధ సప్తజిహ్వా జిహ్వా ఇది ఇత్యాహ ఆహ హోత్రాహ హోత్రా ఏవ అవరుంధే రుంధేగ్ని అగ్నిర్దేవేభ్య దేవేభ్యోప అపాక్రామద్ అక్రామద్భాగేయం భాగేయమిమాన భాగభేయమితి భాగభేయం ఇచ్చమానస్తస్మై తస్మాదద్భాగేయం భాగభేయం ప్ర భాగభేదమితి భాగభేయం ఆయచ్చన్ అయచ్చన్నేతద్వై వా అగ్నే అగ్నేరగ్నిహోత్రం అగ్నిహోత్రమేతరి అగ్నిహోత్రమిగ్నిహోత్రం ఏతరి ఖలు ఖలు వై వా ఏష జాత జాతోయర్హి సర్వ సర్వశ్చిత చితో జాతాయ జాతాయైవ ఏవాస్మై అస్మాన్నం అన్నమపి అపి దాది దాది స ఏనం ఏనం ప్రీత ప్రీత ప్రీణాది ప్రీణాది వసీయాన్ అసీయాన్ భవతి భవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినా వదంది బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంది యదేష గార్హవర్త్య గార్హవర్త్య శీయతే గార్హవర్తి గార్హవర్త్య శీయతే అథక్వ పరాహత్య అస్యాహవనీయ ఆహవనీయమితి ఆహవనీయనిత్యాహవనీయ ఇత్యథౌ అసావాదిత్య ఆదిత్యది బ్రూయాద్ బ్రూయాదేతస్మిన్ ఏతస్మిన్ హి సర్వాభ్య సర్వాభ్యో దేవతాభ్య దేవతాభ్యో విహ్వతి విహ్వతి యేవం ఏం విద్వాన్ విద్వానగ్ని అగ్నిం చిరుతే చిరుతే సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాత్ ఏ దేవత దేవతర్ఘ్నోతి రఘ్నోత్యగ్నే అగ్నే యశస్విన్ యశస్వినేషసా యశసేమం ఇమమర్పయ అర్పయేంద్రావతీ ఇంద్రావతీమపచితీ ఇంద్రావతీంద్రావతీ అపచితీమిహ అపచితీమిపాచితీ ఇహా ఆవహ మహేతివ అయం మూర్ధ మూర్ధాపరమేష్టి పరమేష్టి సువర్చా ఆహ సువర్చా సమానానాహం సువర్చా ఇది సువర్చా ఆహ సమానానాముత్తమశ్లోక ఉత్తమశ్లోకో అస్సు ఉత్తమశ్లోక ఇత్యుత్తమా శ్లోక అస్తిస్తు భద్రం పశ్యంద పశ్యంద ఉప ఉపసేదు సేదురగ్రే అగ్రే తప తపో దీక్షా దీక్షా ఋషయ ఋషయ సువర్విద సువర్విద ఇది సువహావిద క్షత్రం క్షత్రం బలం బలమోజ రోజశ్చ జాతం జాతం తదస్మై అస్మై దేవా దేవా అభితం సన్నమంతో నమంతి నమంతో ధాతా విధాతా విధాతా పరమా విధాతేతి విధాతా పరమోత ఉత సందృగ సందృగ్ ప్రజాపతి సందృగతి సాందృగ ప్రజాపతిస్మరమేషీ ప్రజాపతి ప్రజాపతి పరమేషీ విరాజా విరాజయతి వీరాజా స్తోమాశ్చందాగుంసి ఛందాగుంసి నివిద నివిదో మే నివిద ఇది నివిద మాహో ఆహురేతస్మై ఏతస్మై రాష్ట్రం రాష్ట్రమభి అభిసం సన్నమామ నమామేతి నమామ అభ్యావర్తధ్వముప అభ్యావర్తధ్వమిత్యభి ఆవర్తధ్వం ఉపమా మా ఏత ఇత సాకం సాకమయం అయగం శాస్త శాస్తాధిపతి అధిపతిర్వ అధిపతిరిధిపతి ఓ అస్సో అస్సిస్తో అస విజ్ఞానం విజ్ఞానమను విజ్ఞానమితి విజ్ఞానం అనుసం సగం రభధ్వం రభధ్వమిమం ఇమం పశ్చాద్ పశ్చాదను అనుజీవాథ జీవాథ సర్వే సర్వైతి సర్వే రాష్ట్రభృత ఏతా రాష్ట్రభృతైతి రాష్ట్రభృత ఏతా ఉప ఉపదాతి దాత్యేషా ఏషా వై వా అగ్నే అగ్నే స్థితి స్థితి రాష్ట్రభృత్ రాష్ట్రభృత్తయా రాష్ట్రభృతి రాష్ట్రభృత్ తయైవ ఏవాస్మిన్ అస్మిన్ రాష్ట్రం రాష్ట్రం దాతి దాది రాష్ట్రం రాష్ట్రమేవ ఏవతి భవతి నాస్మాద్ అస్మాద్రాష్ట్రం రాష్ట్రం భృగంసత భృగంసత ఇది భృగంసత యథా వై వై పుత్ర పుత్రో జాత జాతో మ్రియతే మ్రియత ఏం ఏం వై వా ఏష మ్రియతే మ్రియతే యస్యాగ్ని అగ్నిరుక్ష ఉక్ష ఉద్వాయతి ఉద్వాయతి యత్ ఉద్వాయతీర్వాయతి యన్యన్మంథ్యం నిర్మంథ్యం కురయాద్ నిర్మంథ్యమితి మంథ్యం కురయాద్వి విచ్ఛింద్యాద్ ఛింద్యాద్భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేత్ జనయేత్ సహ సేవ పునః పునః పరీభ్య పరీభ్యస్వాద్ పరీభ్యైతి పరీభ్య స్వాదేవ ఏనం ఏనం యోనే యోనేర్జనయతి జనయతి నాస్మై అస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయతి జనయతి తమ తమో వై వా ఏతం ఏతం గృహ్ణాతి గృహ్ణాది యస్యాగ్ని అగ్నిరుక్ష ముఖ్య ఉద్వాయతి ఉద్వాయతి మృత్యు ఉద్వాయతేవాయతి మృత్యుస్తమ తమః కృష్ణం కృష్ణం వాస వాసః కృష్ణ కృష్ణాధేను ధేనుర్దక్షిణ దక్షిణా తమస తమసైవ ఏతమ తమో మృత్యుం మృత్యుమగ అపహతే అదే హిరణ్యం హిరణ్యం దాది దాది జ్యోతి జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతిష జ్యోతిషైవ ఏతమ తమోప అపహతే హపేథో అథో తేజ అథో ఇథో తేజో వై వై హిరణ్యం హిరణ్యం తేజ తేజ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సువ సువర్ణ నఘర్మ ఘర్మ స్వాహ స్వాహ సువ సువర్ణ నార్క అర్కస్వాహ స్వాహ సువ సువర్ణ న శుక్ర శుక్రస్వాహ స్వాహ సువ సువర్ణ న జ్యోతి జ్యోతిస్వాహ స్వాహ సువ సువర్ణ న సూర్య సూర్యస్వాహ స్వాహార్క అర్కో వై వా ఏష యదగ్ని అగ్నిరసౌ అసావాదిత్య ఆదిత్యో అశ్వమేధ అశ్వమేధో యత్ అశ్వమేధ ఇత్యశ్వమేధ యదేతా ఏతా ఆహుతీ ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతి జుహోత్యర్కాశ్వమేధయో అర్కాశ్వమేధయోరేవ అర్కాశ్వమేధయోరిత్యర్క అశ్వమేధయో ఏ జ్యోతిగుంషి జ్యోతిగుంషి సమ్ సందాతి దాద్ేష హతు త్వయి వా అర్కాశ్వమేధీ అర్కాశ్వమేధీ ఎస్య అర్కాశ్వమేధీ ఇత్యర్కాశ్వమేధీ ఎస్యైతత్ ఏతదగ్నౌ అగ్నౌ క్రియతే క్రియత ఆపః ఆపో వై వా ఇదం ఇదమగ్రే అగ్రే సలిలం సలిలమాసీత్ ఆసీత్ సహ సేతాం ఏతాం ప్రజాపతి ప్రజాపతి ప్రథమాం ప్రజాపతి ప్రజాపతి ప్రథమాం చితిమ్ చితిమపశ్యత్ అపశ్యత్ తాం తాముప ఉపాధత్త అధత్త తదియం ఇయమవత్ అభవత్తం తమ్ విశ్వకర్మా విశ్వకర్మాబ్రవీద్ విశ్వకర్మే విశ్వకర్మ అబ్రవీదువ ఉపత్వా ఆయామి అయామీతి ఇది నేహ ఇహ లోక లోకోస్తి అస్తీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్ సహ సేతాం ఏతాం ద్వితీయాం ద్వితీయాం చిరిం చిరిమపశ్యత్ అపశ్యత్తాం తాముప ఉపాధత్ర అసత్త తదంతరిక్షం అంతరిక్షమభవత్ అభవత్స సయజ్ఞ యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిమబ్రవీద్ ప్రజాపతిమిది ప్రజాపతి అబ్రవీదుప ఉపత్వా వా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకో అస్తి అస్తీతిబ్రవీద్ అబ్రవీత్స స విశ్వకర్మాణం విశ్వకర్మాణమ్రవీద్ విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం అబ్రవీదుప ఉపత్వా వా ఆయామి అయామీతి కేన కేన మా మోపయిష్యసి ఉపయిష్యసీతి ఉపయిష్యసీతిష్యసి ఇది దిశ్యాభిశ్యాభిరిబ్రవీద్ అబ్రవీత్తం తమ్ దిశ్యాభిశ్యాభిరుపైద్ ఉపయుక్తా ఉపైదిత్యుపాయిద్ తా ఉప ఉపాధత్త అసద్దతా తాదిశ దిశోభవన్ అభవన్ స పరమేష్ఠీ పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతిమబ్రవీద్ ప్రజాపతిమిది ప్రజాపతి అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోస్తి అస్తీతిబ్రవీద్ అబ్రవీత్స విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం స యజ్ఞం యజ్ఞం చబ్రవీద్ అబ్రవీదుప ఉపవాం వామా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోవస్తి అస్తీతిబ్రూదాం అబ్రూదాగుంస సేతాం ఏతాం తృతీయాం తృతీయాం చితిం చితిమపశ్యత్ అపశ్యత్తాం తాముప ఉపాధత్త అధత్తదసౌ అసావభవత్ అభవత్స స ఆదిత్య ఆదిత్య ప్రజాపతి ప్రజాపతిమబ్రవీద్ ప్రజాపతిమిది ప్రజాపతి అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోవస్తి అస్తీతిబ్రవీద్ అబ్రవీత్స స విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం యజ్ఞం యజ్ఞం చాబ్రవీద్ అబ్రవీదుప ఉపవాం వామా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోస్తి అస్తీతిబ్రూతాం అబ్రూతాగుంస స పరమేశ్వరం పరమేశ్వరమబ్రవీద్ అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి కేన కేన మా మోపయిష్యసి ఉపయిష్యసీతి ఉపయిష్యసీత్యుప ఐష్యసి ఇది లోకం ప్రణయా లోకం ప్రణయేతి లోకం ప్రణయేతి లోకం ప్రణయా ఇత్యబ్రవీద్ అబ్రవీత్తం తర్లోకం ప్రణయా లోకం ప్రణయోపయీత్ లోకం ప్రణయేతి లోకం ప్రణయా ఉపైతస్మాత్ ఉపైలిత్యుపాయిత్ తస్మాదయాతయామ్ని అయాతయామ్ని లోకం ప్రణా అయాతయామ్నీతయాతయామ్ని లోకం ప్రణాయాతయామా లోకం ప్రణేతి లోకం ప్రణా అయాతయామాహి అయాతయామేత్యయాతయామా హ్యసౌ అసావాదిత్య ఆదిత్యస్తాన్ తాదృషయ ఋషయోబ్రువన్ అబ్రువన్నుప ఉపవః వా ఆయామ అయామేతి కేన కేన న ఉపైష్యథ ఉపైష్యథేతి ఉపైష్యథేత్యుప ఐష్యథ ఇది భూమ్నా భూమ్నేతి ఇత్యబ్రువన్ అబ్రువంతాన్ తాన్ ద్వాభ్యాం ద్వాభ్యాం చిదీభ్యాం చిదీభ్యాముపాయన్ చిదీభ్యామిది ఉపాయన్ సహ ఉపాయన్ పంచజదీకస్తం పంచజదీకైతి పంచాజదీక సమపద్యత అపద్యతయ యేవం ఏం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం చినుదే చినుదే భూజాన్ భూజానేవ ఏవతి భవత్యభి అభీమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ చేతి ఏది విదు విదురేనం ఏం దేవా దేవా అథో అథో ఏతాసాం అథో ఇత్యథో ఏతాసామేవ ఏవ దేవతానాం దేవతానాగం సాయుజ్యం సాయుజ్యం గచ్చతి గచ్చతీతి గచ్చతి వయో వై వా అగ్ని అగ్నిర్యత్ యదగ్నిజిత్ అగ్నిజిత్ పక్షిణ అగ్నిజిత్ పక్షిణో అశ్నీయాత్ అశ్నీయాత్తం తమేవ ఏవాగ్ని అగ్నిమద్యాత్ అద్యాదార్తిం ఆర్తిమా ఆర్చేత్ గచ్చేత్ సంవత్సరం సంవత్సరం వ్రతం సంవత్సరమితి సంవత్సరం వ్రతం చరేత్ చరేత్ సంవత్సరం సంవత్సరం హి సంవత్సరమితి సంవత్సరం హి వ్రతం వ్రతం నాతి అతి పశు పశుర్వై వా ఏషయత్దగ్ని అగ్నిర్హినస్తి హినస్తి ఖలు ఖలు వై రైతం తమ్ పశు పశుర్యలేనం ఏనం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచముపచరతి ఉపచరతి తస్మాత్ ఉపచరతేపచరతి తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ ప్రాన్ ప్రాముపచర్య ఉపచర్య ఆత్మన ఉపచర్యపాచర్య ఆత్మనోహిగుంసాయి అహిగుంసాయి తేజ తేజోసి అతితేజ తేజో మే యచ్చ పృథివీం పృథివీం యచ్చ పృథివ్యై పృథివ్యై మా పాహి పాహి జ్యోతి జ్యోతిరసి అసి జ్యోతి జ్యోతిర్మే మే యచ్చాంతరిక్షం యచ్చాంతరిక్షాత్ అంతరిక్షాన్మా మా పాహి పాహి సువ సువరసి అసి సువ స్వర్మే మే యచ్చ దివమహం ఇవం యచ్చ దివ దివో మా పాహి పాహీతి ఇత్యాహ ఆహితాభి ఏతాభిర్వై వా ఇమే ఇమే లోకా లోకా విధృతా విధృతాయుత్ విధృతాయుతి విధృతా యదేతా ఏతా ఉపదధాతి ఉపదధాత్యేషాం ఉపదధాతీత్యుపదధాతి ఏషాం లోకానాం లోకానాం విధృత్యై విధృత్యై స్వయమాతృణా విధృత్యాది విధృత్యై స్వయమాతృణా ఉపధాయ స్వయమాతృణా ఇది స్వయం మాతృణా ఉపధాయ హిరణ్యేష్టకా ఉపధాయేద్యుపాధాయ హిరణ్యేష్టకా ఉప హిరణ్యేష్టకా ఇది హిరణ్యేష్టకా ఉపదధాతి దాతి ఇమే ఇమే వై వై లోకా లోకా స్వయమాతృణా స్వయమాతృణా జ్యోతి స్వయమాతృణా ఇది స్వయం మాతృణా జ్యోతిర్హిరణ్యం హిరణ్యం యత్స్వయమాతృణా స్వయమాతృణా ఉపధాయ స్వయమాతృణా ఇది స్వయం మాతృణా ఉపధాయ హిరణ్యేష్టకా ఉపధాయేత్యుపాధాయ హిరణ్యేష్టకా ఉపదధాతి హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాతి ఇమాన్ ఉపదధాతీత్యుపదధాతి ఇమానేవ ఏవైతాభిః ఏతాభిర్లోకాన్ లోకాన్ జ్యోతిష్మద జ్యోతిష్మద కురుతే కురుతేథో అథో ఏతాభిః అథో ఇత్యథో ఏతాభిరేవ ఏవాస్మై అస్మానిమే మే లోకా లోకాః ప్రభాంది భాంతియా యాస్తే తే అగ్నే అగ్నే సూర్యే సూర్యే వృష వృష ఉద్యత ఉద్యతోరియం ఉద్యత ఇద్యుత ఇమాతృంబంది ఆతృంబంది రశ్మిభి ఆతృంబంది ఆతృంబంది రశ్మిభిరి రశ్మిభి ఆవిసర్వాభి సర్వాభి వృషే వృషే జనాయ జనాయన అస్కృభి కృభేతి కృభి యావ ఓ దేవా దేవా సూర్యే సూర్యే వృష వృషో గోషు గోష్వశ్వేషు అశ్వేషు యాచైతి రుచ ఇంద్రాగ్ని తాభి ఇంద్రాగ్నింద్రాగ్ని తాభిస్సర్వాభి సర్వాభిరుచం రుచన్న నోధత్త ధత్త బృహస్పతే బృహస్పత ఇది బృహస్పతే రుచన్న నోధే తే బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు రుచం రుచకం రాజసు రాజసన రాజస్వితి రాజాసు నస్కృతి కృభేతి కృభి రుచం విశ్వేషు విశ్వేషు శూద్రేషు శూద్రేషు మయి మయి ధేహి ధేహి రుచా రుచారుచం రుచమితి రుచం వేధా వై వా అగ్ని అగ్ని జిజ్ఞానస్ జిజ్ఞానశేష యశ ఇంద్రియం ఇంద్రియం గచ్చతి గచ్చత్యగ్ని అగ్ని వాచితం చితమీజానం ఈజానం వాయత్ యదేతా ఏతాహుతి ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతి జుహోత్యాత్మన్ ఆత్మన్నేవ ఏష యశ ఇంద్రియం ఇంద్రియం ధత్తే ధత్త ఈశ్వర ఈశ్వరో వై వా ఏష ఆర్తి ఆర్తిమార్తో ఆర్తోర్య ఆర్తోరిద్యార్తో యోగ్ని అగ్నిచిన్వన్ చిన్వన్నధిక్రామతి అధిక్రామతి అధిక్రామతేక్రామతి తాజామి కామి బ్రహ్మణ బ్రహ్మణ వందమాన వందమాన ఇది వారుణ్యా వారుణ్యచ్చాజుభుయాచ్ఛాంద్రి శాంద్రిరేవ ఏషా ఏషాగ్నే అగ్నేర్వృత్తి వృత్తిరాత్మన ఆత్మనో హవిష్కృత హవిష్కృతో వై హవిష్కృత ఇది హవిహీకృత వా ఏషయ యోగ్ని అగ్ని చినుతే చినుతే యథా వై వై హవి హవిస్కందతి స్కందత్యేవం ఏవం వై వా ఏష స్కందతి స్కందతి యోగ్ని అగ్ని చిత్వా చిత్వా స్త్రియం స్త్రియముపైతి ఉపైతి మైత్రావరుణ్యా ఉపైతిపాయేతి మైత్రావరుణ్యా దీక్షయా మైత్రావరుణ్యేతి మైత్రావరుణ్యా ఆమిక్షయా యజేత యజేత మైత్రావరుణత మైత్రావరుణతమేవ మైత్రావరుణతమితి మైత్రావరుణత ఏవోప ఉపైతి ఏత్యాత్మన ఆత్మనోస్కందాయ అస్కందాయిర యో వై వా అగ్ని అగ్నివృతస్థాం ఋతుస్థాం వేద ఋతుస్థామిస్థాం వేదర్తురుతు ఋతురుతురస్మై ఋతురుతురిద్యతో ఋతు సై కల్పమాన కల్పమానయేతి ఏది ప్రతి ప్రత్యవ ఏ తిష్టతి తిష్టతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అగ్ని అగ్నిర్వతస్థా ఋతస్థాస్తస్థాస్థా వసంత వసంత శిర శిరోగ్రీష్మ గ్రీష్మో దక్షిణ దక్షిణ పక్ష పక్షో వృషా వృషా పుచ్చం పుచ్చకం శరద్ శరదుత్తర ఉత్తర పక్ష ఉత్తర ఇద్యోదర పక్షో హేమంత హేమంతో మధ్యం మధ్యం పూర్వపక్షా పూర్వపక్షాస్తుతయ పూర్వపక్షా ఇది పూర్వపక్షా ఇతరపరపక్షా అపరపక్షా పురీషం అపరపక్షా ఇతరపరపక్షా పురీషమహోరాత్రణి అహోరాత్రణి ఇష్టకా అహోరాత్రణి రాత్రణి ఇష్టకా ఏష వై వా అగ్ని అగ్నిర్వృతస్థా ఋతస్థాయ ఋతస్థాయిస్థా ఏం ఏం వేద వేదర్తుర్వృదు ఋతుర్వృదురస్మై ఋతుర్వృదురి కల్పమాన కల్పమాన ఏతి ఏతి ప్రతి ప్రత్యవ ఏతిష్టతి తిష్టతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వా ఏదం ఏదం జ్యేష్యకామ జ్యేష్యకామోని జ్యేష్యకామ ఇది జ్యేష్యకామ యధత్త అధత్తపత అతో వై వై సహ సజ్జ్యైష్యం జ్యేష్యమగచ్చత్ అగచ్చద్యం ఏం విద్వాన్ విద్వానగ్ని అగ్నించుకుదే చినుదే జ్యేష్యం జ్యేష్యమే ఏ గచ్చతి గచ్చతీతి గచ్చతి ఇదాకూతాత్ ఆకూతాత్ సమసస్రోత్ ఆకూతావిద్యాకూతాత్ సమసస్రోద్ధుర సమసస్రోదితి సమసస్రోత్ హృదో వా మనస మనసో వా సంభృతం సంభృతం చక్షుష సంభృతమితి సంభృతం చక్షుషో వా వేతి వా అమను అను ప్రేహి సుకృతస్య సుకృతస్య లోకం సుకృతస్యేతి సుకృతస్య లోకం యత్ర ఋషయ ఋషయ ప్రథమజా ప్రథమజాయే ప్రథమజా ప్రథమాజా ఏ పురాణా పురాణా ఇది పురాణా ఏతకం సదస్థ సదస్థ పరి సదస్థేతి సదాస్థ పరితే ఏ దామి దామియం యమావహాత్ ఆవహాచ్చేపథిం ఆవహావిద్యావహాత్ శేపథిం జాతవేదా శేపథిమితి శేవాధిం జాతవేదా ఇది జాతవేదా అంధాగంతా యజ్ఞపతి అంధాగంతేజ్ఞ ఆగంత యజ్ఞపతిర్వ యజ్ఞపతిరితి యజ్ఞాపతి ఓ అత్ర అత్రం సద్గస్మ స్మగానీత గానీత పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నిది ఓమన్ గానీతాదేనం ఏనం పరమే పరమే వ్యోమన్ వ్యోమన్ దేవాహ వ్యోమన్నిది ఓమన్ దేవా సదస్థా సదస్థా విద సదస్థా సదాస్థా విద రూపం రూపమస్ అస్యాగచ్చాత్ ఆగచ్చాత్ పతి ఆగచ్చాదిగచ్చాత్ పథిర్దేవజానై పథిభిరితి పథిభి దేవజానైరిష్టాభూర్తే దేవజానైరితి దేవాగానై ఇష్టాపూర్తే కృణదాత్ ఇష్టాపూర్తే ఇదిష్టాపూర్తే కృణదాదావి ఆవిరస్మై అస్మాదిస్మై సంప్ర ప్రత్యబద్ధం సబద్ధమను అనుసం సంప్ర ప్రయాత జాతాగ్నే అగ్నే పథ అథో దేవజానాన్ దేవజానాన్ కృణధ్వం దేవజానాది దేవాజానాన్ కృణధ్వమిది కృణధ్వం అస్మిన్ సదస్థే సదస్థే అధి సదస్థే సదాస్థే అనధ్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్నిత్యుదరస్మిన్ విశ్వే దేవా దేవాయజమాన యజమానశీదత సీదతేతి సీదత ప్రస్తరేణ పరిధినా ప్రస్తరేణేతి ప్రాస్తరేణ పరిధినా సృజా పరిధినేతి పరిధినా సృజా వేద్యా వేద్యా చ పరిహిషా బరిహిషేతి పరిహిషా విజయం ఇమం యజ్ఞం యజ్ఞం నః లోభః వహసువ సువర్దేవేషు దేవేషు గంతవే గంతవ ఇది గంతవే యదిష్టం ఇష్టం యత్ యత్పరాదానం పరాదానం యత్ పరాదానమితి పరాదానం యద్దత్తం దత్తం యా చ దక్షిణ దక్షిణేతి దక్షిణ తదగ్ని అగ్నిర్వైశ్వకర్మణః వైశ్వకర్మణః స్వః వైశ్వకర్మణ ఇది వైశ్వకర్మణః సువర్దేవేషు దేవేషు నః నోదధత్ దధతీతి దధత్ ఏనా సహస్రం సహస్రం వహసి వహసి ఏన ఏనాగ్నే అగ్నే సర్వేదసం సర్వేదసమితి సర్వావేదసం తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః వహ వహసువ సువర్దేవేషు దేవేషు గంతవే గంతవ ఇది గంతవే ఏనాగ్నే అగ్నే దక్షిణా దక్షిణాయుక్తా యుక్తయజ్ఞం యజ్ఞం వహంది వహంత్రిజ ప్రత్యుజరిత్రిజ తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోవహ వహసువః సువర్దేవేషు దేవేషు గంతవే గంతవైతి గంతవే ఏనాగ్నే అగ్నే సుకృతః సుకృతః పథా సుకృతయతి సోకృతః పథా మధోః అధోర్ధారాః ధారావ్యానశో జానశరికి వి ఆనశో తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోవహ వహసువః సువర్దేవేషు దేవేషు గంతవే గంతవైతి గంతవే యత్రధారాః ధారా అనపేతాః అనపేతామధోః అనపేతారితాః అధోర్ఘతస్య ఘతస్య చ శయాః గాయ్యాః తదగ్నిః అగ్నిర్వైశ్వకర్మణః వైశ్వకర్మణః సువః వైశ్వకర్మణ ఇతి వైశ్వకర్మణః సువర్దేవేషు దేవేషు నః నో దధత్ దధతిది దధత్ యాస్తే తే అగ్నే అగ్నే సమిధః సమిధో యాని సమిధ ఇతి సంవిధః యాని ధామ ధామయా యా జిహ్వా జిహ్వా జాతవేదః జాతవేదో యః జాతవేద ఇతి జాతవేదః యో అర్చిః అర్చిరిత్యర్చిః ఏతే తే అగ్నే అగ్నే మేడయః మేడయో యే య ఇందవః ఇందవస్తేభిః తేభిరాత్మానం ఆత్మానం చిమిహి చిమిహి ప్రజానన్ ప్రజానన్నిది ప్రజానన్ ఉత్సన్నయజ్ఞో వై ఉత్సన్నయజ్ఞమిత్యుత్సన్నయజ్ఞః వా ఏష యదగ్నిః అగ్నిః కిం కిం వాహ వాహ అహైతస్య ఏతస్య క్రియతే క్రియతే కిం కిం వాహ వాన నయద్ యద్వై వా అధ్వర్యో అధ్వర్యురగ్నేః అగ్నేశ్చిన్వన్ చిన్వన్నంతరేది అంతరేత్యాత్మనః అంతరేతీత్యంతరేతి ఆత్మనో వై వై తదంత అంతరేతి ఏతియాః యాస్తే తే అగ్నే అగ్నే సమిధ సమిధో యాని సమిధైతి సాంయథ యాని ధామ ధామేతి ఇత్యాహ ఆహేషా ఏషా వై వా అగ్నే అగ్నే స్వయం చితి స్వయం చితిరగ్ని స్వయం చితిరితి స్వయం చితి అగ్నిరేవ ఏ తదగ్ని అగ్ని చినోతి చినోతి నాధ్వర్యో అధ్వర్యురాత్మన ఆత్మనోంత అంతరేతి ఏతు చతస్ర చతస్ర ఆశాహ ఆశాః ప్రచరంతు చరంతగ్నయ అగ్నయ ఇమం ఇమన్న నో యజ్ఞం యజ్ఞం నయదు నయదు ప్రజానన్ ప్రజానన్నిచి ప్రజానన్ ఘతం పిన్వన్ పిన్వన్నజరం అజరగం సువీరం సువీరం బ్రహ్మ సువీరమితి సువీరం బ్రహ్మ సమిద్ సమిద్భవతి సమితి సంవిద్ భగవత్యాహుతీనా ఆహుతీనామిత్యాహుతీనా స్వర్గాయ వై స్వర్గాయేకి సువహాగాయ వా ఏష లోకాయ లోకాయోప ఉపధీయతే ధీయతే యత్కూర్మ కూర్మశ్చతస్ర చతస్ర ఆశాహ ఆశాః ప్రచరంతు చరంధ్వగ్నయ అగ్నయై ఇత్యాహ ఆహ దిశ దిశదేవ ఏవైతేన ఏతేన ప్రజానాతి జానాతీమం ఇమన్న నోయజ్ఞం యజ్ఞం నయదు నయదు ప్రజానన్ ప్రజానన్మితి ప్రజానన్మితి ప్రజానన్ ఇత్యాహ ఆహ సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యాభినీత్యై అభినీత్యై బ్రహ్మ అభినీత్యాభినీత్యై బ్రహ్మ సమిద్ సమిద్భవతి సమితి సంవిత్ భవత్యాహుతీనాం ఆహుతీనామిది ఆహుతీనామిత్యాహుతీనాం ఇత్యాహ ఆహ బ్రహ్మణ బ్రహ్మణ వై వై దేవాః దేవాః సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయన్ ఆయమిత్ యద్బ్రహ్మణ్వత్యా బ్రహ్మణ్వత్యోపదధాతి బ్రహ్మణ్వత్యేది బ్రహ్మణ్వత్యా ఉపదధాతి బ్రహ్మణ ఉపదధాతీత్యుపదధాతి బ్రహ్మణైవ ఏవ తత్ తద్యజమాన యజమానస్సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏది ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వా ఏష యత్ యదగ్ని అగ్నిస్తస్య తస్య ప్రజాః ప్రజాః పశవః ప్రజాది ప్రజాః పశవశ్చందాగుంసి ఛందాగుంసి రూపం రూపకం సర్వాన్ సర్వాన్ వర్ణాన్ వర్ణానిష్టకానాం నిష్టకానాం కుర్యాత్ కుర్యాద్రూపేణ రూపేణైవ ఏవ ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజాం పశూన్ ఛందాగుంసి ఛందాగస్య వ అవరుంధే రుంధేథో అథో ప్రజాభ్య అథోరిథో ప్రజాభ్యరేవ ప్రజాభ్యేది ప్రజాభ్య ఏనం ఏనం పశుభ్య పశుభ్యశ్చందోభ్య పశుభ్యేది పశుభ్య ఛందోభ్యోవరుధ్య ఛందోభ్యేది ఛందాభ్య అవరుధ్య జనతే అవరుధ్యేద్యవరుధ్య చినుత ఇది జనతే మయి గృహామి గృహామ్యగ్రే అగ్రే అగ్ని అగ్నిగం రాజ రాజస్పోషాయ పోషాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సువీర్యాయ సుప్రజాస్వాయేది సుప్రజాహార్వాయ సువీర్యాయేతి సువీర్యాయ మయి ప్రజామయి ప్రజామిది ప్రజా మయి వర్చ వర్చో దామి ధామ్యరిష్టా అరిష్టా శ్యామ శ్యామ తనువా తనువా సువీరా ఆహ సువీరా ఇది సువీరా ఆహ మయోన మో అగ్ని అగ్ని పిత పితరోసత్సు ప్రత్స్వంత ప్రత్సుది హృదోసు అంతరమర్త్య అమర్త్యోమర్త్యాన్ మర్త్యాగం ఆవివేశ ఆవివేశేద్యావివేశ తమాత్మన్ ఆత్మన్ పరి పరిగృహీమహే గృహీమహే వయమ్ వయమ్ మా సహ సో అస్మాన్ అస్మాకం అవహాయ అవహాయ పరా అవహాయేత్యవహాయ పరాగాద్ గాదిగాద్ధ్వర్యో అధ్వర్యరాత్మన్ ఆత్మన్నగ్ని అగ్నిమగృహీత్వా అగృహీత్వాగ్ని అగ్నిచిదయాద్ చిదయాద్య యోస్య అస్యస్వ సోగ్ని అగ్నిష్టం తమపి అపి యజమానాయ యజమానాయ చినుయాద్ చినుయాదగ్ని అగ్ని ఖలు ఖలు వై వై పశవ పశవోను అనూప ఉపతిష్టందే తిష్టందే వక్రాముకా అపక్రాముకా అస్మాద్ అపక్రాముకా ఇత్యపక్రాముకా అస్మాన్ పశవ పశవ స్యుర్మయి మయి గృహామి గృహామ్యగ్రే అగ్రే అగ్ని అగ్నిమిది ఇద్యాహ ఆహాత్మన్ ఆత్మన్నేవ ఏవస్వం స్వమగ్ని అగ్ని దాధార దాధారణ నాస్మాత్ తస్మాత్ పశవ పశవోప అపక్రామందే క్రామంది బ్రహ్మవాదిన బ్రహ్మవాదినా వదందే బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది యన్మృద్ మృత్య చాప ఆపశ్చ చాగ్నే అగ్నేరనాద్యం అనాద్యమథ అథ కస్మాత్ కస్మాన్ మృదా మృదా చాద్భి అద్భిష్ట అద్భిరిత్యదర్భి చాగ్ని అగ్నిశ్చీయతే చీయతీయద్భి అద్భి సంయోతి అద్భిరిత్యదర్భి సంయోత్యాప సంయోతి సంయోతి ఆపో వై వై సర్వా సర్వా దేవతాదేవతరేవ ఏైనం ఏన పుంసం సగుంసృజతి సృజతియన్మృదా మృదా చినోతి చినోతీయం ఇయమ్ వై వాగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానరోగ్నినా అగ్నినైవ ఏ తదగ్ని అగ్ని చినోతి చినోతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినా వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది యన్మృదా మృదా చాద్భి అద్భిష్ట అద్భిరిత్యదర్భి చాగ్ని అగ్నిశ్చీయతే చీయతే అథ కస్మాత్ తస్మాదగ్ని అగ్నిరుచ్యతే ఉచ్యతీయందోభి ఛందోభిశ్చినోతి ఛందోభిర్విషందాభిరాగ్నయ అగ్నయో వై వై ఛందాకంసి ఛందాకంసి తస్మాత్ తస్మాదగ్ని అగ్నిరుచ్యతే అథో ఇయమ్ అథో ఇత్యథో ఇయమ్ వై వా అగ్ని అగ్నిర్వైశ్వానర ఐశ్వానరో యత్ ఎన్మృదా మృదా చినోతి చినోతి తస్మాత్ తస్మాదగ్ని అగ్నిరుచ్యతే ఉచ్యతే హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉప హిరణ్యేష్టకా ఇది హిరణ్యేష్టకా ఉప దాపి తథాపి జ్యోతి జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతి జ్యోతిరేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాత్యథో అథో తేజ అథో నిత్యథో తేజో వై వై హిరణ్యం హిరణ్యం తేజ తేజ ఏవాత్మన్ ఆత్మన్ ధర్తే ధర్తేజ యో వై వా అగ్ని అగ్నికం సర్వతోముఖం సర్వతోముఖం చిహ్నే సర్వతోముఖమిది సర్వతముఖం చిహ్నతే సర్వాసు సర్వాసు ప్రజాసు ప్రజాస్వన్నం ప్రజాస్తి ప్రజాసు అన్నమద్ది అతి సర్వాహ సర్వాదిశ దిశోభి అభిజయతి ఏది గాయత్రీం గాయత్రీం పురస్తాద్ పురస్తాదుప ఉపదసాది దసాది త్రిష్టుభం త్రిష్టుభం దక్షిణత దక్షిణతో జగదీం జగదీం పశ్చాద్ పశ్చాదనుష్టుభం అనుష్టుభముత్తరత అనుష్టుభమిత్యనోస్తుభం ఉత్తరత పంక్తిం ఉత్తరతరత పంక్తిం మధ్యే మధ్య ఏష వై వా అగ్ని అగ్ని సర్వతోముఖ సర్వతోముఖస్థం సర్వతోముఖైతి సర్వతముఖ తయ్య ఏం విద్వాన్ విద్వాదిశ్చినుతే చినుతే సర్వాసు సర్వాసు ప్రజాసు ప్రజాస్వన్నం ప్రజాస్తి ప్రజాసు అన్నమత్తి అతి సర్వాహ సర్వాదిశ దిశోభి అభిజేతి దిగత్యథో అథో దిశి అథో ఇత్యథో దిశ్యేవ ఏ దిశం దిశం ప్రవయతి వేది తస్మాద్ తస్మాద్దిశి దిశి దిగ దిక్ప్రోతా క్రోతే దిక్ప్రాహుతా ప్రజాపతిరగ్ని ప్రజాపతి ప్రజాపతి అగ్నిమసృజ అసృజత సో అస్మాద్ అస్మాత్ సృష్ట సృష్ట ప్రాణ ప్రాద్రవత్ అద్రవత్తస్మై తస్మా అశ్వం అశ్వం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సహ దక్షిణా దక్షిణావర్తత ఆవర్తత అవర్తత తస్మై తస్మై వృష్ణిం వృష్ణిం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సహ ప్రత్యంగ ప్రత్యంగా ఆవర్తత అవర్తత తస్మై తస్మా ఋషభం ఋషభం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సహ స ఉదంగ ఉదంగా ఆవర్తత అవర్తత తస్మై తస్మై బస్తం బస్తం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సహ స ఊర్ధ్వ ఊర్ధ్వోవద్రవత్ అద్రవత్ తస్మై తస్మై పురుషం పురుషం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యద్యత్ యత్పశుశీర్షాణి పశుశీర్షాన్ని ఉపదధాతి పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధాతి సర్వదః ఉపదధాతీత్యుపాదధాతి సర్వత ఏవ ఏవైనం ఏనమవరుధ్య అవరుధ్య చిమతే అవరుధ్యేత్యవారుధ్య చిమత ఏతా ఏతా వై వై ప్రాణభృత ప్రాణభృతశ్చక్షుష్మదీ ప్రాణభృతైతి ప్రాణభృత చక్షుష్మదీరిష్టకా ఇష్టకాయత్ యత్పశుశీర్షాణి పశుశీర్షాణి యత్ పశుశీర్షాణీతి పశుశీర్షాణి యత్పశుశీర్షాణి పశుశీర్షాణ్యుపదధాది పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధాది తాభి ఉపదధాదీత్యుపదధాది తాభిరేవ ఏవయజమాన యజమాన అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే ప్రాణి అనిత్యసో అసోదాభి అసో నిత్యసో తాభిరేవ ఏవాస్మై అస్మా ఇమే ఇమే లోకా లోకా ప్రభాంది భాంది మృద మృదాభిలిప్య అభిలిప్యోప అభిలిప్యేత్యభిలిప్య ఉపదధాతి అధాది మేధ్యత్వాయ మేధ్యత్వాయ పశు మేధ్యత్వాయేతి మేధ్యాత్వాయ పశుర్వై వా ఏషయత్ యదగ్ని అగ్నిరన్నం అన్నం పశవ పశవ ఏష ఖలు ఖలు వై వా అగ్ని అగ్నిర్యత్ యత్పశుశీర్షాణి పశుశీర్షాణి ఇయమ్ పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఇయమ్ కామయేత కామయేత కనీయ కనీయోస్ అస్యాన్నం అన్నగ్ సద్ సదితి సంతరా సంతరాంత సంతరామితి సంతరా తస్య పశుశీర్షాణి పశుశీర్షాణ్యుప పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధ్యాత్ దధ్యాత్ కనీయ కనీయ ఏవాస్ అస్యాన్నం అన్నం భవతి ఇయమ్ కామయేత కామయేత సమావద్ సమావదస్ అస్యాన్నం అన్నగ్ సద్ సదితి ఇది మధ్యత మధ్యతస్త తస్యోప ఉపదధ్యాత్ అధ్యాత్ సమావత్ సమావదేవ ఏవాస్ అస్యాన్నం అన్నం భవతి భవతి ఇయమ్ కామయేత కామయేత భూయ భూయోస్ అన్నం అన్నగ్ సద్ సదితి ఇత్యంతేషు అంతేషు తస్య తస్య విదూష్య విదూష్యోప విదూష్యేతి ఉదూష్య ఉపదధ్యాత్ దధ్యాదంతత అంతత ఏవాస్మై అస్మా అన్నం అన్నమవ అవరుంధే రుంధే భూయ భూయోస్ అన్నం అన్నం భవతి భవతీతి భవతి సేగాందగ్గుష్ట్రాభ్యాం నగ్గుష్ట్రాభ్యాం మండూకాలే మండూకాంజంభ్యేభి జంభ్యేభిరాదకాం రాదకాం ఖాదేన ఖాదేనోర్జం ఊర్జగం సగం సూదేన సగం సూదేనారణ్యం సగం సూదేనేతి సంసూదేన అరణ్యం జాంబీలేన జాంబీలేన మృతం మృతం వర్స్వేభి వర్స్వేభి శర్కరాభి శర్కరాభిరవకాం అవకామవకాభి అవకాభి శర్కరాం శర్కరాముత్సాదేన ఉత్సాదేన జిహ్వాం ఉత్సాదేనేత్యుపసాదేన జిహ్వామవక్రందేన అవక్రందేన తాలుం అవక్రందేనేత్యవక్రందేన తాలుం సరస్వతీం సరస్వతీం జిహ్వాగ్రేణ జిహ్వాగ్రేణేతి జిహ్వా అగ్రేణ వాజగం హనోమభ్యాం హనోమభ్యామప హనోమభ్యామితి హనోభ్యాం అప ఆస్యేన ఆస్యేనాదిత్యాన్ ఆదిత్యాన్ శ్మశ్రుభిః శ్మశ్రుభిరుపయామం శ్మశ్రుభిరితి శ్మశ్రుభిః ఉపయామధరేణ ఉపయామమిత్యుపజామం అధరేణోష్ఠేన ఓష్ఠేన సత్ సదుత్తరేణ ఉత్తరేణాంతరేణ ఉత్తరేణేత్యుదరేణ అంతరేణానవకాశం అనవకాశం ప్రకాశేన అనవకాశమిత్యనవకాశం ప్రకాశేన బాహ్యం ప్రకాశేనేతి ప్రకాశేన బాహ్యగ్రస్తనయత్నం స్తనయత్నం నిర్బాధేన నిర్బాధేన సూర్యాగ్ని నిర్బాధేనేతి బాధేన సూర్యాగ్ని చక్షుర్భ్యాం సూర్యాగ్ని ఇది సూర్య అగ్ని చక్షుర్భ్యాం విద్యుదౌ చక్షుర్భ్యామిది చక్షుభ్యాం విద్యుదౌ కనానకాభ్యాం విద్యుదావిది విద్యుదౌ కనానకాభ్యామశనిం అశనిం మస్తిష్కేన మస్తిష్కేన బలం బలం మధ్యభిః మధ్యభిరితి మజ్జాభిః ఊర్మాంఛభైః శఫైరశ్చలాభిః అచ్చలాభిః కపింజలాన్ కపింజలాన్ సామ తామపృష్టికాభిః పృష్టికాభిర్జవం జవం గంఘాభిః గంఘాభిరగదం అగదం జానుభ్యాం జానుభ్యాం వీర్యం ప్రాణుభ్యామితి జానోభ్యాం వీర్యం గుహాభ్యాం గుహాభ్యాం భయం భయం ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం గృహా ప్రజాలాభ్యామితి ప్రజాలాభ్యాం గృహోపవృక్షాభ్యాం ఉపవృక్షాభ్యామశ్వినౌ ఉపవృక్షాభ్యామిత్యుపవృక్షాభ్యాం అశ్వినావపుంసాభ్యాం నపుంసాభ్యామరిజిం అరిజిగం శీర్ష్ణ శీర్ష్ణానిరృతిం నిరృతిం నిర్జాల్మకేన నిరృతిమితి నిహేరుతిం నిర్జాల్మకేన శీర్ష్ణ నిర్జాల్మకేనేతి జాల్మకేన శీర్ష్ణేతి శీర్ష్ణ యోక్తం గృధ్రాభిః గృధ్రాభిర్యుగం యుగమానదేన ఆనదేన చిత్తం ఆనదేనేత్యానదేన చిత్తం మన్యాభి మన్యాభిః సంక్రోషాన్ సంక్రోషాన్ ప్రాణైః సంక్రోషానితి సంక్రోషాన్ ప్రాణైః ప్రకాశేన ప్రాణేతి ప్రాణైః ప్రకాశేన పశం ప్రకాశేనేతి ప్రాకాశేన పశం పరాకాశేన పరాకాశేనాంతరాం పరాకాశేనేతి పరాకాశేన అంతరాం మశకాన్ మశకాన్ కేశైః కేశైరింద్రం ఇంద్రగస్వపథ స్వపథావహేన స్వపథేపి సు అపథ అహేన బృహస్పతి బృహస్పతిగం శకునిపాదేన శకునిపాదేన రథం శకునిపాదేనేతి శకునిపాదేన రథముష్ణిభిః ఉష్ణిభిరిత్యుష్ణిభిః మిత్రవరుణౌ శ్రోణీభ్యాం మిత్రవరుణావితి మిత్రవరుణౌ శ్రోణీభ్యామింద్రాగ్నే శ్రోణీభ్యామితి శ్రోణీభ్యాం ఇంద్రాగ్నే శిఖండాభ్యాం ఇంద్రాగ్నేతి ఇంద్రాగ్నే శిఖండాభ్యామింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి పూరుభ్యాం ఇంద్రా బృహస్పతి ఇదీంద్రా బృహస్పతి పూరుభ్యామింద్రా విష్ణో పూరుభ్యామిోరోభ్యాం ఇంద్రా విష్ణో అష్టీవద్భ్యాం ఇంద్రా విష్ణో ఇదీంద్రా విష్ణో అష్టీవద్భ్యాగం సవితారం అష్టీవద్భ్యామిష్టీవద్భ్యాం సవితారం వృక్షేణ వృక్షేణ గంధర్వాన్ గంధర్వాన్ చేతేన శేతేనాప్సరస అప్సరసో ముష్కాభ్యాం ముష్కాభ్యామవమానం అవమానం పాలినా పాలినా పవిత్రం పవిత్రం పౌత్రాభ్యాం పౌత్రాభ్యామాక్రమణం ఆక్రమణగ్స్థూరాభ్యాం ఆక్రమణమిద్యాక్రమణం స్థూరాభ్యాం ప్రతిక్రమణం ప్రతిక్రమణం గుష్ఠాభ్యాం ప్రతిక్రమణమిది ప్రతిక్రమణం పృష్టాభ్యామిది పృష్టాభ్యాం ఇంద్రస్య క్రోడః క్రోడోదితి రీతీ పాదస్యం పాదస్యం దిశాం దిశాం జత్రవః జత్రవో జీవోతాన్ జీవోతాం హృదయోపశాభ్యాం హృదయోపశాభ్యామంతరిక్షం హృదయోపశాభ్యామిది హృదయ ఔపశాభ్యాం అంతరిక్షం పరితదా పరితదానభః నభవదర్యేణ ద్రవ్యేణేంద్రాణీ ఇంద్రాణీం క్లీన్హ క్లీన్హ వల్మీకాన్ వల్మీకాన్ క్రోమ్న క్రోమ్నా గిరీన్ గిరీన్ పాశుభిః పాశుభిః సముద్రం ప్రాశిభిరి ప్రాశీభిః సముద్రముదరేణ ఉదరేణ వైశ్వానరం వైశ్వానరం భస్మన భస్మనేతి భస్మన ఓష్ణోవనిష్ఠ అనిష్టరంధాహే అంధాహే సూరగుదా అంధాహేరిత్యంధాహే సూరగుదా సర్పాన్ సూరగుదేది సూరగుదా సర్పాన్ గుదాభిః గుదాభిర్రుదోన్ రుదోన్ వృష్టేభిః వృష్టేభిర్దివం వృష్టేభిరిది వృష్టేభిః ఇవం వృష్టేన వృష్టేన వసూనాం వసూనాం ప్రథమా ప్రథమా కీకథ కీకథా రుద్రాణాం రుద్రాణాం ద్వితీయా ద్వితీయా విద్యానాం ఆ విద్యానాం తృతీయా తృతీయాంగిరథాం అంగిరథాం చతుర్థీ చతుర్థీ సాధ్యానాం సాధ్యానాం పంచమీ పంచమీ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాగం షష్ఠీ షష్ఠీతి షష్ఠీ ఓజోగ్రీవాభిః గ్రీవాభిర్నిరృతిం నిరృతిమస్తభిః నిరృతిమితి నిహేరుతిం అస్థభిరింద్రం అస్థభిరిత్యస్థాభిః ఇంద్రగ్స్వపథ స్వపథావహేన స్వపథేతి సు అపథ అహేన రుద్రస్య రుద్రస్య విచరః విచరస్కంధః విచర ఇది వీచరః స్కంధోహోరాత్రయో అహోరాత్రయో ద్వితీయ అహోరాత్రయోరిత్యహ రాత్రయో ద్వితీయోర్ధమాసానాం అర్ధమాసానాం తృతీయ అర్ధమాసానామిత్యర్ధమాసానాం తృతీయో మాసా మాసాం చతుర్థ చతుర్థ ఋతూనాం ఋతూనాం పంచమః పంచమ సంవత్సరస్య సంవత్సరస్య షష్ఠః సంవత్సరస్యేతి సంవత్సరస్య షష్ఠైతి షష్ఠః ఆనందం నందసునా ఆనందమిత్యానందం నందసునా కామం కామం ప్రత్యాసాభ్యాం ప్రత్యాసాభ్యాం భయం ప్రత్యాసాభ్యామిది ప్రతి ఆసాభ్యాం భయగం శిలీమభ్యాం శిలీమభ్యాం రశిషం శిలీమభ్యామిది శిలీనాభ్యాం రశిషం ప్రశాసాభ్యాం రశిషమిది ప్రాశిషం ప్రశాసాభ్యాగం సూర్యాచంద్రమసౌ ప్రశాసాభ్యామిది ప్రశాసాభ్యాం సూర్యాచంద్రమసో వృత్యాభ్యా సూర్యాచంద్రమసావితి సూర్యాచంద్రమసో వృత్యాభ్యామి శ్యామశబలౌ శ్యామశబలౌ మతస్నాభ్యా శ్యామశబలావితి శ్యామశబలౌ మతస్నాభ్యాం వ్యుష్టిం వ్యుష్టిమం రూపేణ వ్యుష్టిమితి వీవృష్టి రూపేణ నివృత్తిం నివృత్తిమరూపేణ నివృత్తిమితి నివృత్తిం అరూపేణేత్యేణ అహర్మాగుంసేన మాగుంసేన రాత్రిం రాత్రిం వీవస వీవసాప అపోయూషేణ యోషేణ ఘతం ఘతం రసేన రసేన శ్యాం శ్యాం రసయ రసయా దూషీకాభి దూషీకాభిర్రాదుని రాదునిమశ్రుభి అశ్రుభి పృష్వాం అశ్రుభిరిత్యశ్రుభి పృష్వాం దివం దివగం రూపేణ రూపేణ నక్షత్రాణి నక్షత్రాణి ప్రతిరూపేణ ప్రతిరూపేణ పృథివీం ప్రతిరూపేణేది ప్రతిరూపేణ పృథివీం చర్మణ చర్మణ ఛవీం ఛవీం ఛవ్యా ఛవ్య ఉపాకృతాయ ఉపాకృతాయ స్వాహ ఉపాకృతాయేత్యుప ఆకృతాయ స్వాహ ఆలబ్ధాయ ఆలబ్ధాయ స్వాహ ఆలబ్ధాయేత్యాలబ్ధాయ స్వాహ హృదాయ హృదాయ స్వాహ సాహేది స్వాహ అగ్నే పక్షతి పక్షతి సరస్వత్యై సరస్వత్యై నిపక్షతి నిపక్షతి స్వామస్ నివక్షతిని పక్షతి స్వామస్ తృతీయా తృతీయాపాం అపాంజుగృథ్యై రథ్యోషధీనా ఔషధీనా పంచమీ పంచమీ సంవత్సరస్ సంవత్సరస్ షష్ఠీ సంవత్సరస్ేది సంవత్సరస్ షష్ఠీ మరుదాం మరుదాగం సప్తమీ సప్తమీ బృహస్పతే బృహస్పతేరష్టమీ అష్టమీ మిత్రస్ మిత్రస్ నవమీ నవమీ వరుణస్ వరుణస్ దశమీ దశమీంద్రస్ ఇంద్రస్ ఏకాదశీ ఏకాదశీ విశ్వేషాం విశ్వేషాం దేవానా దేవానా ద్వాదశీ ద్వాదశీ ద్యావా పృథివ్యో ద్యావా పృథివ్యో పార్శ్వం ద్యావా పృథివ్యోర్విద్యావా పృథివ్యో పార్శ్వం యమస్ యమస్ పాఠోర పాఠోరైతి పాఠోర వాయో పక్షతి పక్షతి సరస్వత సరస్వతో నివక్షతి నివక్షతిశ్చంద్రమస నివక్షతిరివక్షతి చంద్రమస తృతీయా తృతీయా నక్షత్రాణ నక్షత్రాణం చతుర్థీ చతుర్థీ సవితు సవితపంచమీ పంచమీ రుద్రస్ రుద్రస్ షష్ఠీ షష్ఠీ సర్పాణ సర్పాణాగం సప్తమీ సర్పమ్యర్యమ్న హర్యమ్నో అష్టమీ అష్టమీ త్వష్టు త్వష్టుర్నవమీ నవమీ ధాతు ధాతుర్దశమీ దశమీంద్రాణ్యా ఇంద్రాణ్యా ఏకాదశీ ఏకాదశ్యరిత్యై అదిత్యై ద్వాదశీ ద్వాదశీ ద్యావా పృథివ్యో ద్యావా పృథివ్యో పార్శ్వం ద్యావా పృథివ్యో ద్యావా పృథివ్యో పార్శ్వం యమ్యై యమ్యై పాఠోర పాఠోరైతి పాఠోర పంథామనోవృద్ధ్యాం అనోవృద్ధ్యాగం సంతతి అనోవృద్ధ్యామిత్యనోవృద్ధ్యాం సంతతిగ్రస్తావన్యాభ్యాం సంతతిమిది సంసతి శ్రావణ్యాభ్యాగం శుకాన్ శుకాం పిత్తేన పిత్తేన హరిమాణం హరిమాణం యజ్ఞా యజ్ఞా హరీక్ష్ణాన్ హరీక్ష్ణాన్ పాపవాదేన పాపవాదేన కూష్మాన్ పాపవాదేనేది పాపవాదేన కూష్మాన్ శకభి శకభిశ్రవర్తాన్ శకభిర్విషకాభి శ్రవర్తానోమధ్యేన ఓమధ్యేన శున శున విషసనేన విషసనేన సర్పాన్ విషసనేనేతి విషసనేన సర్పాన్ లోహితగంధేన లోహితగంధేన వయాగుంసి లోహితగంధేనేతి లోహితగంధేన వయాగుంసి పక్వగంధేన పక్వగంధేన విపీడికా పక్వగంధేనేతి పక్వగంధేన విపీడికా ప్రసాదేన ప్రసాదేనేతి ప్రసాదేన క్రమైరది అత్యక్రమీర్ అక్రమీ ద్వాజీ ద్వాజీ విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్యజ్ఞైః యజ్ఞై సంవిధాన సంవిధానైతి సంవిధాన పన నోనయ మయసృతస్ సుకృతస్ లోకం సుకృతస్ేతి సుకృతస్ లోకం తస్ తే వయమ్ అయగ్రస్వధయా సుధయామదేమ సుధయేతి స్వాధయా మదేమేతి మదేమ యోస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సదస్థం సదస్థమాత్మా సదస్థమితి సదాస్థం ఆత్మాంతరిక్షం అంతరిక్షం సముద్ర సముద్రో యోని యోని సూర్య సూర్యస్తే ఏ చక్షు చక్షుర్వాత వాత ప్రాణ ప్రాణశ్చంద్రమా ప్రాణైతి ప్రాణ చంద్రమా శ్రోత్రం శ్రోత్రం మాసా మాసాశ్చ సార్ధమాసా అర్ధమాసాశ్చ అర్ధమాసాత్యర్ధమాసా చపర్వాణి పర్వాణృతవ ఋతవోంగాని అంగాని సంవత్సర సంవత్సరో మహిమా సంవత్సర ఇది సంవత్సర మహిమేతి మహిమ అగ్ని పశు పశురాసీత్ ఆసీత్న ఏనాయుదంద అయదంతః స ఏతమ్ ఏతమ్ లోకం లోకమజేత్ అదేద్యస్మిన్ యస్మిన్నగ్ని అగ్ని సహ సతే ఏ లోక లోకస్థం సంజేష్యసి జేష్యస్యథ అథావ అవజిఘ్ర జిఘ్రవాయు వాయు పశు పశురాసీత్ ఆసీత్న ఏనాయుదంత అయదంతస స ఏతమ్ ఏతమ్ లోకం లోకమజేత్ అజేద్యస్మిన్ ఎస్మిన్ వాయు వాయుస్థ సతే ఏ లోక లోకస్తస్మాత్ తస్మాత్వా తాంత అంతరేష్యామి ఏష్యామి నావజిఘ్రసి అవజిఘ్రస్యాదిత్య అవజిఘ్రసీత్యవజిఘ్రసి ఆదిత్య పశు పశురాసీత్ ఆసీత్న ఏనాయజంత అయజంతస స ఏతమ్ ఏతమ్ లోకం లోకమజేత్ అజేద్యస్మిన్ ఎస్మిన్నాదిత్య ఆదిత్యస్థ సతే ఏ లోక లోకస్థం సంజేష్యసి జేష్యసి యజ్ఞమజిఘ్రసి అవజిఘ్రసీత్యవజిఘ్రసి ఓ పంచమకాండే సప్తమః ప్రశ్నః సమాప్తః పంచమకాండం చ సంపూర్ణం.